ఇలా మాట్లాడుచుండగనే బ్రహ్మ యొక్క ముఖము నుండి మిక్కిలి సహింప సఖ్యముగాని తేజస్సు పుట్టినది. ఆ తేజస్సును చూచి శివకేశవులు ఆశ్చర్యమునందిరి. రుద్రుని శరీరము నుండి రుద్ర తేజస్సు పుట్టినది. ఆ తేజస్సు అతి ఘోరముగా నుండెను. మరియు విష్ణువు శరీరము నుండి వైష్ణవ తేజస్సు పుట్టినది. ఆ తేజస్సు సత్వగుణముతో కాంతిమంతయై యుండెను. సుందరమైనను సహింపరానిదిగా నుండెను. పిమ్మట అగ్ని యమవరుణ కుబేరుల శరీరముల నుండి ఒకే మారు గొప్ప గొప్ప తేజస్సులు పుట్టినవి. అట్లే ఇతర దేవతల నుండి కూడా తేజస్సులు పుట్టినవి. ఆ తేజస్సులన్నీయు ఒక రాశియై పరదేవత పుట్టినది. 18 భుజములు ధరించిన ఆ దేవి 2వ హిమాలయమా అన్నట్లుండెను. ఆ రూపమును చూచి విష్ణువు మొదలగు వారందరూ ఆశ్చర్యపడిరి. హరిహర బ్రహ్మలు కూడా ఆ దేవిని వర్ణింప సమర్థులు కాకపోయిరి. అసాధ్యములైన దేవతల పనులు నెరవేర్చుటకు అనేక రూపములనామె ధరించుచుండును. ఆమె సౌందర్యము అత్యద్భుతమైనది. లోకాతీత సౌందర్యవతి అయిన ఆ దేవిని చూచి మహిషాసురునిచే బాధపడిన దేవతలందరూ పరమానంద భరితులైరి. అప్పుడు విష్ణువు, దేవతలారా, మీరిప్పుడు శ్రీదేవికి మీ మీ దివ్య భూషణములను దివ్యాయుధములను సమర్పించుడు అని పలికెను. విష్ణువు మాటలు విని సమస్త దేవతలు సంతోషముతో తమ తమ దివ్య భూషణములను వస్త్రములను పరదేవతకు సమర్పించిరి. క్షీర సముద్రము శ్రీదేవికి 2 దివ్య వస్త్రములను 1 మణిహారమును సమర్పించెను. విశ్వకర్మ దివ్యమగు చూడామణిని కుండలములను కంకణములను దివ్యములైన భుజ కీర్తులను సమర్పించాడు. త్వష్ట గజ్జలందీయలనిచ్చెను. వరుణుడు కమలముల మాలను సమర్పించెను. హిమవంతుడు బంగారు సింహ వాహనమును అనేక రత్నరాసులను కూడా నొసగెను. శ్రీ మహావిష్ణువు దివ్య సుదర్శన చక్రమిచ్చెను. శివుడు త్రిశూలము నొసగెను. వరుణుడు శంఖమును, అగ్నిదేవుడు తీవ్ర వేగము గల శతగ్ని అనే శక్తిని ఇచ్చారు. వాయుదేవుడు అంబుల పొదిని బాణాలతో నిండిన దానిని అద్భుతమైన ధనుసును. ఇంద్రుడు వజ్రాయుధమునిచ్చెను. మరియు ఐరావతము తన కంఠమందుండు ఘంటను కూడా సమర్పించెను. ఇట్లు సమస్త దేవతలు తమ తమ ఆయుధములను భూషణములను శ్రీదేవికి సమర్పించిరి. ఆయుధములతో భూషణములతోనూ కూడిన పరదేవతను చూచి ఆశ్చర్యపడుచు దేవతలందరూ ఇట్లు స్తోత్రము చేశారు. తల్లి, నీవు శాంతి పుష్టి, కాళరాత్రి, సిద్ధి, బుద్ధి, స్వరూపురాలవు, రుద్రాణి, శివస్వరూపిణివగు నీకు నమస్కారము. ఏ శక్తి భూమిలో నుండి భూమికి తెలియబడదో భూమిని నియమించుచునుండునో అట్టి మాయ కెరుగబడక మాయను కార్యములకు ప్రేరేపించునట్టి శివశక్తి కంజలి ఘటిస్తున్నాము. ఓ జగదంబా, నీ దివ్య తేజస్సుతో మహిషాసురుని మోపింపజేసి ఆ పాపాత్ముని సంహరింపుము. మహిషుడు ఘోరమైనవాడు, దుర్మార్గుడు, మాయావి, స్త్రీచేతనే చంపదగినవాడు, వరబలదర్పితుడు, అనేక రూపములు ధరించువాడు, దేవతలను దుఃఖపెట్టువాడు, శఠుడు. ఓ భక్తవత్సలా, నీ ఒక్కతివే దేవతల కందరకు రక్షకురాలవు. మేము రాక్షసునిచే బాధింపబడుచున్నాము. అమ్మా, మమ్ము రక్షించుము, నీకు వందనములమ్మా. ఇట్లు స్తోత్రము చెయ్యగా శ్రీదేవి స్వరూపమునుగని మహిషుడు మోహితుడగుట. దేవి చిరునవ్వుతో ఈ విధముగా పలికినది. దేవతలారా, ఇక భయపడనక్కర్లేదు. ఆ మహిషాసురునిప్పుడు యుద్ధములో సంహరింతును అని పెద్దగా నవ్వెను. మరియు ఘోరముగా గంభీరమగు ధ్వని చేసినది. అభీకరాద్భుత ధ్వనికి భూమి కంపించింది. కొండలు కదిలినవి, సముద్రములు ఘూర్లిల్లినవి. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. రాక్షసులకు గుండెలు దడదడలాడినవి. అంతట దేవతలు, ఓహో దేవి, నీకు జయమగుగాక, మమ్ము కాపాడుమమ్మా అని పలికిరి. మహిషుడా ధ్వని విని మదగర్భముతో కన్నులు ఎర్రచేసెను. ఆ ధ్వని అతనికి అనుమానము కలిగించెను. ఆ ధ్వనికి కారణము తెలిసికొనిరండని రాక్షసులను పంపెను. ఎట్లు భయంకర ధ్వని చేసిన వ్యక్తి ఎవరైనను, ఆ దుర్మార్గుని నా వద్దకు తీసుకొనిరండు, వానిని తప్పక సంహరింతును అని దూతలను పంపెను. దూతలు వెళ్లి సర్వాంగ సుందరీయగు దేవిని చూచిరి. ఆమె సర్వాభరణములు ధరించి సర్వశుభ లక్షణములతో ప్రకాశించుచుండెను. మరియు అనేక దివ్యాయుధములు ధరించియున్నది. ఆమె చేతిలో మధుపాత్ర కలదు. మాటిమాటికి మధుర రసమును త్రాగుచుండెను. దూతలామెను చూచి భయపడి పారిపోయిరి. వారు మహిషాసురునకు ధ్వని కారణమిట్లు తెలియజేసిరి. ఓ రాక్షసరాజా, ఒక ప్రౌఢయైన యువతి మాకు కనబడినది. ఆమె శరీర అవయవములు సర్వాభరణములతో నలంకరింపబడినవి. ఆమె సర్వశుభ లక్షణములు కలిగినది. రాక్షస స్త్రీగాని మానవ వనితగాని కాదు. ఆమె శరీరము నుండి దివ్యకాంతులు వెడలుచున్నవి. ఆ దేవి సింహాసనముపై కూర్చున్నది. 18 భుజములు గలిగి దివ్యాయుధములు ధరించియున్నది. ఘోరమైన ధ్వని చేయుచున్నది. మదముచే గర్వించియున్నది. మద్యపానముచే మదించియున్నది. ఆమెకు భర్తలేడని తెలుసుకున్నాము. దేవతలు అమితానందముతో ఆమె చెంత చేరి స్తుతిస్తున్నారు. ఓ దేవి, నీకు విజయము. మా శత్రువులను సంహరింపుము. మమ్ము కాపాడుమని వారు స్తోత్రము చేస్తున్నారు. ఆమె యవతేయో, ఆమె ఎందుకిక్కడకు వచ్చెనో, ఏమి చేయవలెనని తలచుచున్నదో మాకు తెలియలేదు. ఆమె తేజస్సు మమ్ము ముగ్ధులను చేసింది. మిరుమిట్లు గొలుపు ఆమె కాంతిని మేము చూడలేకపోతిమి. ఆమె నవసరముల కాశ్రేయమైయున్నది. ఆ నారీమణిని చూచి మేము పలుకరించకనే తిరిగి వచ్చాము. ఇప్పుడు మేమేమి చేయవలయునో ఆజ్ఞాపింపుడు అని పలికిరి. అప్పుడు మహిషాసురుడు బలవంతులగు మంత్రులు వెళ్లి సామాధ్యుపాయములతో ఆ శుభాంగిని ఇక్కడకు తీసుకురావలెను. ఆమె వీరి మాటలకు వసురాలై రాణి ఎడల ఆమెను చంపకనే నా వద్దకు తీసుకొనిరండు. సుందరమైన కను బొమ్మలగల ఆమెను సంతోషముతో పట్ట మహిషిగా చేసికొందును. ఆ సుందరి సంతోషముతో రాదలచిన ఎడల రసభంగము కాని విధముగా నా కోరికను నెరవేర్చండి. ఆమె సౌందర్యమును విని నేను మోహము చెందితిని. మహిషుని ఈ మాటలు విని గజాస్వరథములతో వెళ్లి మంత్రి ఆమెకు దూరముగా నిలబడి ఓ మంజుభాషిణి, నీ వెవతెవు నీవేళ ఇక్కడకు వచ్చితివి అని మా ప్రభువు నన్ను పంపినాడు.